अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। పరమ భాగవతులతో భక్తులతో అయోధ్యానగరమునందు పరివేష్ఠించి ఉన్నటువంటి ఆ సీతారామచంద్రస్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ షఠారి వేదం తిరువాయుమలి 1వ శతకం 4వ దశకంలో 10వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. 10, 11 కూడా. ఆళ్వార్ తిరువడిగళే శరణం உடலாஜி பிறப்பு வீடு உயிர் முதலா முத்துமாய் கடலாஜி நீர்த்தோ அத்தி அதனுள்ளே கண்வளரும் அடலாஜி அம்மானை கண்டக்காலிது சொல்லி விடலாஜி மட நெஞ்சே வினையோம் ஒன்றாமளவே. அழிவு என்றவே ஜொலகத்தவர் பெருமான் கண்ணனை வளவயல் சூசுவன் குருகூர் ஷடகோபன் வாய்ந்துரைத்த அளவி என்ற அந்தாதி ஆயிரத்துள் இப்பத்தின் வளவுயர்யால் பெறலாகும் வானோங்கு பெருவளமே. ஆழ்வார் திருவடிகளே சரணம். பிரதிபதார்த்தம் ஆஜி கம்பீரமைனா மட நெஞ்சே விதேயமைனட்டு ஓ மனசா. நெஞ்சே அண்டே மனசு. உடல் சரீரமுலந்து ஆஜி சக்கராக்காரமைனா பிறப்பு ஜென்மமும் అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి పుట్టడం అన్నమాట. వీడు మోక్షము ఉయిర్ ఆత్మ మొదలాయి ఇవి మొదలుగా గల ముత్తుం తక్కిన సమస్త వస్తువులను ఆయి సృజించు కొరకై ఆజునీరు గంభీరమైన నీరు గల కడలు సముద్రమును తోత్తి సృజించి అదనుళ్ళే ఆ సముద్రమందు కణ్వలరు నిద్రించుచున్న అడల్ యుద్ధోన్ముఖమైన ఆజి చక్రము గల అమ్మానై స్వామిని కండకాల్ చూసిన ఎడలా ఇదు ఈ బాధను సొల్లి చెప్పి వినయ్యాం పాపులమైన మేము వనరామలవు వానితో చేరు వరకు విడల్ విడువకుండుము. అంటే మనస్సుతో అంటూ ఉన్నారు ఆయన. ఇక అటన్నిటికీ చెప్పారు. ఇక చెట్టు చివరికి అక్కడేమీ జరగలేదు కనుక తనకి స్వాధీనంలో ఉన్నటువంటిది మనసే కదా. ఇప్పుడు మరి ప్రయత్నం అంతా మనసే చేస్తూ ఉన్నది కనుక తన మనస్సుని గుర్తించుప్పుడు మనసుతో అంటున్నారు, నా స్వాధీనమైనటువంటి ఓ మనసా, సకల జగత్తులను సృష్టించటానికై ముందుగా మహాసముద్రమును సృష్టించి అందు చక్రాది పంచాయుధయుతుండై పవలించియున్న మా స్వామిని సేవించి ఇట్టి నా బాధను చెప్పి నేను వాని తిరువడి పాదముల సమీపమునకు చేరు వరకు నీవు వాణిని వదలకుమా అని. నీవు వదలొద్దు సుమా పరమాత్మని. అంటే ఏమిటి అర్థం? మనసులోనే ఉంచుకోవాలి అని. తన మనసులోనే ఉండాలి పరమాత్మ. నిజానికి తన మనసులో ఉండాలి అన్నప్పుడు ఆ మనసుని చెబుతూ ఉన్నాడు ఆయన సంబోధన చేసి. తానే ఉంచుకోవలసినటువంటి స్థితి కూడా తనదే, కానీ లోకానికి ఇది మనసు అనేటటువంటిది ఎన్నో మాయలు చేసేస్తూ ఉంటుంది. ఎవరినైనా మాయపుచ్చగలదు మనసు. అలాంటిది ఆ మనసునే స్వాధీనమైన ఓ మనసు అంటున్నాడు ఆయన. స్వాధీనమయ్యావు అయినప్పటికీ కూడా ఇంకా గౌరవంగానే చెప్పాలి. కానీ మనకు స్వాధీనమైతే మనము తేలికగా చూసేస్తాము. ఎవరినైనా స్వాధీనమై మన వశములో ఉంటే తేలికగా చూడగానే ఎప్పుడో సమయం చూసి వాళ్ళు వేస్తుంటారు దెబ్బ. అందుకే మనసుని నిబ్బరంగానే చెబుతూ ఉన్నాడు ఆయన. చక్కగా పరమాత్మ ఉంచేసే, నువ్వు పట్టుకుని ఉంచు. ఎక్కడ? ఆయన పాలసముద్రం మీద పవలించి, పాలసముద్రం కాదు ప్రళయ కాల సముద్రం మీద పవలించి ఉంటాడు. ఇక సృష్టి చేయాలి అని ఈ పంచాయుధాలు ఇవన్నీ ధరించి ఉంటాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నారంటే ప్రకృతికి మరి ఇవన్నీ సంకేతం. అణువులన్నీ కూడా ఆటి అందే నిక్షిప్తమై ఉంటాయి ఆ చక్రమునందు. ఈ చేతస్సులు అన్నీ గుర్తులంట మొత్తం స్టోరేజ్ అంతా చక్రములోనే ఉంటుంది. ఎవడి ఇంద్రియాలు ఏవి, ఎవడికి ఏది పంపించాలి, ఎవడిని ఎలా అనేది మొత్తం చక్రమే. అందుకే దాన్ని కాలచక్రం అంటారు, మహాచక్రం అంటారు, సుదర్శన చక్రం అంటారు, ఎన్నో రకాలుగా దాన్ని పిలుస్తూ ఉంటారు. కనుక ఇలా అన్నీ స్టోర్ అయి ఉన్నాయే. జీవులు మొత్తం అన్నీ కౌస్తుభ మణి రూపంలో ఉంటాయి. ఈ విధంగా తత్వాలన్నీ అక్కడ చేరిపోయి ఉంటాయి. కనుక అలా సృష్టి చేయాలి అని తలంచుతూ ఉంటాడు ఆయన. అదిగో ఆయన దగ్గరికి మనం వెళ్ళే వరకు కూడా, అంటే ఎప్పుడండి ఇది, ఇప్పుడు సృష్టి అయిపోయింది కదా, అంటే ఒకవేళ ప్రళయమైనా కూడా నీవు నన్ను విడిచిపెట్టకు అంటున్నారు ఆయన. అది పరమాత్మను విడిచిపెట్టకు, ప్రళయములో కూడా నీవు నా మనసువే కనుక నా దగ్గర ఉంటావు, పరమాత్మని పట్టే ఉంచు అప్పటి వరకు అంటున్నాడు. ఒక ప్రళయం అయిపోయినా సరే, అంటే అద్భుతంగా తన మనస్సుకి బోధించటమే ఇదంతా. ఇవన్నీ కూడా మనము ఒక ఆలంకారికంగా వాటిని గమనిస్తూ ఉండాలి. పక్షులకు చెప్పినా అంతే, ఎవరికి చెప్పినా, లోకానికి బోధించటమే ఇదంతా. కనుక అలా పరమాత్మ సాన్నిధ్యము దాన్ని విడవకూడదు. ఏ రూపంగానైనా సరే, నీకు ఏది కనపడినా, ఏ సమయంలోనైనా సరే, పరమాత్మని మాత్రం మర్చిపోకూడదు అనే విషయాన్ని నిద్రలో కూడా మర్చిపోవద్దు. ప్రహ్లాదుడు నిద్రలో కూడా మర్చిపోలేదు, అలాగే ప్రళయంలో కూడా విడిచిపెట్టవద్దు అంటూ ఉన్నాడు ఆయన. నువ్వు మోక్షం చేరే వరకు, మోక్షం చేరితే నీ హీటితో పని లేదు. ఒకవేళ అలా కాకపోతే నువ్వు ఎక్కడున్నా సరే దివివా భువివా అని కులశేఖరాలు అన్నట్లు, అత్రా పరత్రచ అని ఆళ్ళవందారు అన్నట్లు, ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే విడిచిపెట్టకు సుమా అంటూ ఉన్నారు. మనం కూడా అదే చేసుకోవాలి. ఇక అళవి ఎన్రా అవధిలేని మహిమ గలవాడై ఏజు ఉలగు తవర్పెరుమాన్ సర్వలోకేశ్వరుడైన కన్నన్ ఆశ్రిత సులభుడైనటువంటి వాడు, చక్రాకారములైన కళ్ళు కలిగినటువంటి వాడు, ఆశ్రిత సులభుడు ఆయన, వళం కృష్ణుడు ఆయన, ఆ కన్నన్ కృష్ణుడు వళం సమృద్ధమైన వయల్ పొలములచే సూజు చుట్టబడిన వన్ సుందరమైన కురుగు కురుకాపురు ఎందు వేంచేసి ఉండడి షడగోపన్ నమ్మాళ్ళవార్లు వాయిందు సమీపించి ఉరైతా సాయించిన అళవి ఎన్రా ఎంచుటకు అశక్యములైన లక్షణములు గల. చూడండి ఆయన చెబుతూ ఉన్నాడు అళవి ఎన్రా, ఇది మనకు సాధ్యం కాదట. ఈ లక్షణాలు ఆ లక్షణాలు ఈ కవితలు వీటికి ఏదో తెలిసినంత చెప్పుకుంటున్నాం. అభిధ లక్షణ వ్యంజన అంటారు శబ్దాలకి, వాటిలో ఎన్నో భేదాలు. అలాగే శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక శాంత ఇవి రసములు, తొమ్మిది అంటారు కానీ ఇంకా ఎన్నో రసములు. భక్తి అసలు ప్రధానంగా రసము, ఆ పరమాత్మ యందలి శృంగారము భక్తే. ఇలా ఎన్నో భేదాలతో ఉన్నటువంటివి, ఎన్ని లక్షణాలు చెప్పినా వాంగ్మయంలో ఎన్నున్నాయో ఎన్ని లక్షణాలు చెప్పినా కూడా సాధ్యం కాదు. స్త్రీత్వంగా చెబుతూ ఉన్నారు, సఖిగా చెబుతారంటున్నారు, మరి తల్లిగా చెబుతారు, తన వాక్కుగా చెబుతారు, ఇంకా సాత్విక భావాలు ఎన్నున్నాయి అసలు ఈ సాహిత్యంలో. ఎంచటానికి అశక్యములట, సాధ్యం కాదు. అటువంటి లక్షణములు కలిగినటువంటి అందాది అంటే అంతమే ఆది. వెనక పాసురము యొక్క చివర రెండవ పాసురానికి దీనికి మొదలుగా, మరి మొదటిదానికి ఎక్కడదండి? ఈయన 1102 చెప్పాడు కదా, ఆ చివరిది, ఆ చివరిది మళ్ళీ ఈ మొదటిది. ఉయర్వర అంటే అక్కడ ఉయరుందే అంటాడు ఆయన. మళ్ళీ ఉయర్ అనే పదం ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇది. కనుక మొత్తం అంతా అదే. సింహావలోకనము అంటారు దీనిని, సింహావలోకన ముక్త పదగ్రస్తము. అందుకే ఇలాంటి ప్రబంధము మరొకటి లేదు. అంతాదులు ఇంకా ఉన్నాయి. తమిళంలో చెప్పిన ప్రబంధాలు ఈయన చెప్పాడు. ఇంకా తిరువందాది అంటూ అంతాదులు, మొదల తిరువందాది, ఇరండాం తిరువందాది అంటూ వారు ముదలాళ్ళవార్లు చెప్పారు. పైహయాళ్ళవారు మొదల తిరువందాది, అది కూడా అంతాదే కానీ చివరిది వచ్చి మొదలకి రాదు. పూదత్తాళ్ళవారు ఆయన ఇరండాం తిరువందాది, పేయాళ్ళవారు మూన్రాం తిరువందాది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి అలాంటివి. ఇది మాత్రం చివరిది మళ్ళీ మొదలుకొచ్చేస్తుంది. కనుక సింహావలోకన ముక్త పదగ్రస్తమైనటువంటి ఆయిరత్తుల్ 1000 పాసురములలో ఈయన ఫలశ్రుతులు వదిలేసి తను చెప్పినవి చెబుతాడు. మరి ఫలశ్రుతితో ప్రతిదానికి ఒక్కొక్కటితో అప్పుడు కానీ 1100 అవ్వు. ఇప్పత్తిన్ ఈ 10 పాసురముల యొక్క వళవురయ్యాల్ మధుర భుక్తిచే, వళవు అంటే మధురము, ఉరై ఆ వాక్కు ఆల్ తృతీయ విభక్తి మధుర ఉక్తిచే వాన్ పరమపదమందు ఓంగి వృద్ధి పొందడి పెరువళం మహాసంపత్తును పెరలాగం పొందవచ్చును. ఈ పదిపాసురములను కానీ మనము విన్నట్లయితే అపరిచ్ఛేద్య మహిమ కలవాడై సర్వలోకేశ్వరుడై ఆశ్రిత సులభుడై ఉన్న సర్వేశ్వరుని అత్య ఆదరముతో ప్రతిపాదించడి సర్వలక్షణములతో కూడుకొని ఉన్న మధురమైన ఈ పదిపాసురములను అనుసంధించువారు మోక్షమును పొంది మహానందమును అనుభవింతురు. ఫలశ్రుత ఆయన చెప్తూ ఉన్నారు, ఏమన్నా అసత్యమా? నమ్మాళ్ళవారి మాట అసత్యం అవుతుందా? అవటానికే అవకాశం లేదు. ఎందుకనంటే పరమాత్మ అయినా నా ఇష్టం నా స్వతంత్రం అంటాడు, కానీ భక్తుడు చెబితే ఆయనకి వసుడైపోయి ఉంటాడు. కనుక సత్యం విధాతం నిర్జభృత్య భాషితం అంటాడు. తన యొక్క భృత్యుడు భక్తుడు పలికిన మాటను నిజం చేయటానికి తన మాటనే విడిచిపెట్టేటటువంటి వాడు. కనుక నమ్మాళ్ళవారి మీద మనకు ఎలాగూ విశ్వాసం ఉంది. కనుక ఏ పదిపాసురములు అనుసంధించినా సరే మోక్షమునకు పొందుతారు అని సర్టిఫికెట్ సంతకం చేసి మరీ ఇస్తూ ఉన్నారండి. ఇంకేం కావాలి మనకి? వన్ కురుహూర్ షడగోపన్ చక్కగా అడ్రస్ ఇస్తూ ఉన్నారు. కురుహూర్లో ఉన్నటువంటి షడగోపన్ అనేటటువంటి ఒక చిరునామా అడ్రస్ కూడా ఇచ్చి చెబుతూ ఉన్నారు, ఈ పది పాసురములు అనుసంధించినటువంటి వారు మోక్షమును పొంది మహా ఆనందమును పొందగలరు అని చెబుతూ ఉన్నారు రాయరప్పడి. ఏం చెప్తారో చూద్దాం మరి. ఉడలాజి సర్వ జగత్సృష్టి అయ్యం పణి సృష్టమాన జగత్తినుడు రక్షణార్థమాహ తిరుపార్కడలే తిరువాజి తొడక్కమాహ ఉళ్ళ దివ్యాయుధంగళయ్యం ఏంది కొండు కణ్వలరుంద అరుళుహిర పరమకారుకిన నాన ఎంబిరుమాన ఈ కండక్కాల్ నాళదమలనాడి ఇచ్చాది వినయ్యత్తెన్ చైనదో ఎందుదు చొల్లి అవన్నమ్ముడై అపేక్షితం సైతరు సైధరులు అళవం ఎన్నై నీ ధరిత్తుక్కొండిరు ఎన్ను తన తిరువుళ్ళత్తైకు ఉరిత్తు చొల్లుహిరాళ్ చెబుతూ ఉన్నారట. తన తిరువుళ్ళం తన మనస్సుకు చెబుతూ ఉన్నారు. జగత్తుని సృష్టించడానికి ఆ పాలసముద్రం అనందు పడుకుని జగత్ రక్షణార్థము ఎలా దీన్ని సృష్టించాలి ఎలా రక్షించాలని అలా పడుకుని ఉన్నటువంటి ఆ మహాపురుషుని యొక్క దివ్యాయుధములతో కలిగి ఉన్నటువంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని పరమకారుణికుడు ఆయన దయగలవాడు ఆయన్ని చూసే వరకు విడిచిపెట్టొద్దు సుమా అని తన మనస్సుకి చెప్పారు అన్నారు. ఇక 11వ పాసురానికి అలవి అన్ర అపరిచ్ఛేద్య మహిమయ్యయుడయ్యనాయ్ సర్వలోకేశ్వరనాయ్ ఆశ్రిత సులభత్వైక స్వరూపనాయురుంద ఎంబిరుమానై ప్రతిపాదిక్కిర. ఇందాక మనం తాత్పర్యంలోనే చదువుకున్నాం, ఇది ఆరాయిరప్పుడే అన్నిటికీ మూలము. మరి దాన్ని కూడా చదువుకుంటున్నాం కనుక మొత్తం విడిచిపెట్టకుండా మూల పాసురాన్ని ఆరాయిరప్పటి వరకు మనము వస్తూ ఉన్నాం. భగవద్ రామానుజుల వారు రాయించారు దీన్ని. తిరుక్కురహై పిరాన్ పిళ్ళాన్ అభిమాన పుత్రుడు అంటారు. ఈయన కూడా అక్కడ కురుకాపురంలోనే అని చెబుతుంటారు కొందరు. మరి చాలా విచిత్రంగానే ఉంటుంది. అంటే ఆయన ఒక సరే ఆయన కూడా ఇప్పుడు ఏదో ఈనాడు చెప్పుకునే అగ్రవర్ణాలు కాదు అంటారు. సరే ఆ వర్ణాలు అనేది లోకానికే తప్ప మనం ఏదో ఊరికి చెప్పుకోవటానికి అంటే దాదాపుగా వైష్ణవం అంతా కూడా కులము లేనిది, కులానికి ప్రధానం కాదు, విష్ణు భక్తికి ప్రధానమిచ్చారు వారందరూ కూడా. మనం అలాగే చూద్దాం, ఎవరెలా చూసుకుంటే చూసుకొనియండి లోకంగోళ మనకెందుకు. కనుక కనుక ఆ మహాపురుషుడు రామానుజుల వారి ద్వారా అనుశాసింపబడి రాశారు. కనుక అప్పుడు ఆ మూలపాసురాలకి ఇది మన షడగోపులు నమ్మాళ్ళ వారి యొక్క సంతకములాగా ఆరాయిరప్పటికీ రామానుజుల వారి ముద్ర ఉన్నది ఇక్కడ. ఒక స్టాంప్ అన్నమాట, ఆ సంతకానికి స్టాంప్ ఉండాలి కదా. మరి ఓ సంతకానికి చెల్లాలంటే ఇది ముద్ర. కనుక మనం ఈ రెంటిని విడవకుండా ఎంత చెప్పుకుంటామనేది తర్వాత సంగతి. ఎంత చెప్పుకోగలిగితే అంత చెప్పుకుందాం, అర్థాలు కానీ ఇతర విశేష విషయాలు కానీ. కానీ మూలమును ఈ ఆరాయిరప్పటిని మాత్రం అనుసంధానం చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు మనం ఎంత చెప్పుకున్నా అంతకాలం ఈ చెప్పుకుంటూనే ఉందాం. కనుక ఇది ముద్ర, అది సంతకము, ఇది ముద్ర. కనుక దీంట్లో కూడా ఆయన చెప్పిందే, మిగిలిన వాళ్ళందరూ చెప్పేది. అపరిచ్ఛేద్య మహిమ కలిగినటువంటి వాడట ఆయన. ఉడయ్యనాయ కలవాడు ఆయన మహిమ ఎంత అని చెప్పగలమండి? సర్వలోకేశ్వరనాయ్, సర్వలోకాలకి ఆయన శాసించేవాడు, ఆశ్రిత సులభత్వైక స్వరూపనాయ్. అందుకని భయపెడతాడా అంటే కాదు, ఆయన ఆశ్రయిస్తే చాలా తేలికట. ఇదేమిటి ఇంత తేలికవాడా భగవంతుడు అన్నట్టు అనిపిస్తుంటుంది అట, ఇంత సులభుడా. ఎంబెరుమానే ప్రతిపాదిక్కిర, ఆయన్ని చెప్పిన ప్రతిపాదించినటువంటి అపరిచ్ఛేద్య మహిమయ్యేయుడయత్నాన, అపరిచ్ఛేద్యమైన మహిమ ఇది కూడా అట్లాంటిదే. ఆ పరమాత్మ ఎలాగో ఈ తిరువాయుములు కూడా, ఆయనకి ఎన్ని గుణాలు ఉన్నాయో దీనికి అన్ని గుణాలు ఉన్నాయి, ప్రబంధానికి అన్ని గుణాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఆ అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ ఈ తిరువాయుమజి అజగియదాహ చొల్లవల్లవర్, చొల్ల అంటే చెప్పేటటువంటి వారు సమర్థులు, తిరునాట్టిలే శండ్రు, ఆ తిరునాడుకి వెళ్ళి భగవత్ కైంకర్య రూప మహాసంపత్తై పెరువారుహళ్ళు ఎన్గిరవారు. భగవత్ కైంకర్యము ఆయనకి ఆ ఇష్టపూర్వకంగా అహమన్నం అహమన్నం అంటూ హాయిగా ఆ కైంకర్యము ఎన్ని రకాలు అక్కడ అనుభవిస్తారో దానికి ఒకే మాట చెప్పారు. కైంకర్యము అనేటటువంటి ఒక మాట పరమాత్మకి చేసేటటువంటిది, అది ఎన్ని విధాలుగా చేస్తారో ఎవరికి ఎరుక, ఇక్కడ కూర్చుని ఏం చెప్పగలం. అక్కడికి వెళ్ళి అనుభవిస్తే తెలిసేటటువంటిది అది. అటువంటి ఆ సంపదట మహాసంపద, ఈ లోకం సంపద కాదు, ఇది అంత సంపద, ఇది గొప్ప సంపద. శఠారి వేదము, తిరువాయుమిళి గొప్ప సంపద, ఆరాయిరప్పటి గొప్ప సంపద, ఈ రెండు సంపదలని కూడా అనుభవించిన వారు అక్కడికెళ్ళి ఇంకా గొప్ప సంపద పొందుతారు, మహాసంపదను పొందుతారు అని చెప్పారు అంటున్నారు. తిరుక్కురహై పిరాన్ బిళ్ళాన్ తిరువడిహళే శరణం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.